తీగనై మల్లెలు పూచినవే ఆగన అల్లన పూజ కోమాల మనసు తెరపీసిన మోమాటమేనా మమత కలబోసిన మాట కరువేనా తీగనై మల్లెలు పూచినా వేళ ఆగన అల్లన పూజ కోమాల తెలిసి తెలియదా ఇది తెలియక జరిగిందా ఆశపడ్డా అందుతుందా అర్హతైనా ఉందా అందుకున్నా పొందుకుందా పొత్తు కుదిరేదా ప్రేమ కన్నా పాశముందా పెంచుకుంటే దోషముందా పెంచుకుంటే తీరుతుందా పంచుకుంటే మరిపోదా మెరుపై మెరిసిందా అది బలపై కురిసిందా చేసుకున్నా పుణ్యముందా చేరుకునే దారి ఉందా చేరుకునే చేయి ఉందా చేయి చేయి కలిసేనా తీగనై మల్లెలు పూచిన వేళ ఆగన అల్లన పూజ కోమాల మనసు తెరపీసిన మోమాటమేనా మమత కలబోసిన మాట కరువేనా తీగనై మల్లెలు పూచిన వేళ ఆగన అల్లన పూజ కోమాల